శ్రీదేవిని శివ బ్రహ్మలు స్తుతించుట. ఓ జగదంబా, బ్రహ్మ, విష్ణువు నీ ప్రభావము చేతనే జన్మించిరి. భూమి, ఆకాశము, నీరు, అగ్ని, ఇంద్రియములు, బుద్ధి, అహంకారము అన్నియూ నీవే. తెలియనివారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఈ ప్రపంచ సృష్టి స్థితిలయములను చేయుచున్నారని చెప్పుదురు. నీ దయవలననే వారి పనులు చేయగలుగుచున్నారు. సత్వరజస్తమో గుణములచే త్రిమూర్తులను నీవు సృష్టించుచుంటివి. విమానములో మేము సంచరించినప్పుడు మార్గములో అనంతములైన పుణ్యలోకములను చూచితిమి. అవి నిత్య నూతనములుగా నున్నవి. వానిని ఎవరు నిర్మించిరో తెలియదు. నీవే ఈ లోకములను పుట్టించి పెంచి నశింపచేయదలచుచున్నావు. నీవు నీ భర్తతో కలిసియుండి నిత్యానందముననుభవించుచున్నావు. మాకు నీ దివ్యమైన మార్గము బోధపడుటలేదు. మాకు నీ పాద పద్మములందలి భక్తిని ప్రసాదింపుము అని స్తుతించిరి. శ్రీదేవి బ్రహ్మకు తన తత్వమును ప్రతిపాదించుట. బ్రహ్మాదులిట్లు స్తుతించిన తరువాత దేవి ఈ రీతిగా మాట్లాడినది. ఓ దేవతలారా, బ్రహ్మ మొక్కటియే ఉన్న వస్తువు, రెండవ వస్తువు లేదు. ఆ బ్రహ్మ స్వరూపము నేనే. శక్తికి శక్తి కలవానికి భేదమున్నట్లు కనిపించును, కాని అది సరికాదు. మా ఇరువురి భేదము అతి సూక్ష్మమై తెలియరానిది. అది తెలిసినవాడే ఈ సంసార సముద్రమును దాటగలడు. ప్రపంచమంతయు ప్రళయములో మాయయందు లయమునందును. సృష్టికాలమున భిన్న భిన్నముగా కనిపించును. ప్రపంచములో నేను లేని వస్తువేదియూ లేదు. ఇదే నిజమని తెలుసుకొనుడు. అన్ని రూపములు నా శక్తి స్వరూపములే. నా శక్తి చైతన్యమే అంతటను వ్యాపించియున్నది. దేవతలందరిలోనూ నేను అనేక నామరూపములతో అలరారుచుందును. నీటియందలి చల్లదనము, అగ్నియందలి వేడిమి, సూర్యునిలోని ప్రకాశము, చంద్రునిలోని చల్లని వెన్నెలయు నేనే. నా శక్తి సహాయములేనిచో బ్రహ్మయు అణుమాత్రము కూడా కదలజాలడు. అన్నిటికీ కారణమైనది శక్తియే అని గ్రహింపవలెను. భూమిలో గొప్ప శక్తి ఉన్నది, కనుకనే అన్నిటినీ మోయగలుగుచున్నది. ఆ శక్తియే లేనిచో భూమి పరమాణువును కూడా మోయజాలదు. అట్లే శేషుడు, ఆదికూర్మము, దిగ్గజములు నా సహాయము వలననే గొప్ప భారమును మోయగలుగుచున్నవి. నేను నీటినంతను త్రాగివేయగలను. సూర్యుని గాలిని స్తంభింపచేయగలను. మహత్తత్వము నుండి అహంకారము పుట్టును. దాని వలన సమస్త ప్రాణి సృష్టియు చేయవచ్చును. ఇక మీరు మీ లోకాలను నిర్మించుకొని సుఖముగా నివసించుడు. ఓ బ్రహ్మదేవా, నీవీ సరస్వతి శక్తిని స్వీకరించుము. ఈమె మంచి రూపము కలది, రజోగుణముతో కూడినది, అందమైన చిరునవ్వుతో గలది, తెల్లని వస్త్రమును ధరించినది, శ్రేష్టమైన ఆసనముపై కూర్చున్నది. ఈమె నీకు సహధర్మచారిణియై నీకు చేదోడు వాదోడుగా నుండును. ఈమె నన్నడును అవమానింపకుము. అందరికీ ఈమె పూజింపదగినదని భావింపుము. నీవు ఈమెతో కలిసి సత్యలోకమునకు పొమ్ము. అక్కడ నుండి ప్రజలను సృష్టించుము. జీవులందరినీ వారి వెనుకటి కర్మలను బట్టి మునుపటి వలెనే మరల సృష్టింపుము. ఇట్లు 14 లోకములను సృష్టించుము. శ్రీ మహావిష్ణువు సత్వగుణ ప్రధానుడు, అందువలన అతడు నీకంటే శ్రేష్ఠుడు. నీవెల్లప్పుడూ వానిని గౌరవించి పూజించవలెను. లోకములో అధర్మము ప్రబలినప్పుడు శ్రీహరి ధర్మ సంరక్షణమునకై అవతరించును. అతడు అనేక అవతారములనెత్తి రాక్షసులను నశింపజేసి సజ్జనులకు సంతోషమును కలిగించును. మహాబలశాలియగు శివుడు కూడా నీకు తోడుగా నుండును. అప్పుడు నీవు సమస్త ప్రపంచములను సృష్టించి స్వేచ్ఛగా విహరించుము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ శాస్త్ర ప్రకారముగా గొప్ప గొప్ప దక్షిణలతో మిమ్ములను గూర్చి యజ్ఞములను చేయుదురు. దేవతలు యాగములలో అమృతము వలె మధురమైన నా నామమును జపించుచు సంతోషింతురు. పరమశివుడు తమోగుణ ప్రధానుడు. అతడు అన్ని యాగములలోనూ పూజ్యుడు. రుద్రాభిషేకములను పొందును. దేవతలకు రాక్షసుల వలన భయము కలిగినప్పుడు నాది వ్యసక్తులు జన్మించి దేవతల భయమును తొలగించి వారిని కాపాడును. నా దివ్య శక్తులు లోకోత్తరమైన పనులను చేయగలవు. ప్రణవరూపమైన నా రహస్య నవాక్షర మంత్రమును బీజాక్షరములతో పాటు ధ్యానముతో నెల్లప్పుడూ జపించుచు నీ పనులనన్నిటినీ చక్కబెట్టుకొనుము. ఈ మంత్రరాజము కోరికలనన్నిటినీ నెరవేర్పగలదు. ఈ మంత్రమును ఏ మరుపాటు లేకుండా హృదయములో నిలుపుకొనుము అని జగన్మాత బ్రహ్మకు చెప్పి చిరునవ్వు చిందిస్తూ శ్రీహరితో ఈ విధముగా చెప్పినది. ఓ విష్ణు, నీవు అందగత్తెయగు నీ లక్ష్మీదేవిని స్వీకరించుము. ఈమె నీ వక్షస్థలమున నివసించును. ఈమె సిరి సంపదలకు గని వంటిది. నీ విలాసమున కనుకూలముగా ఈ కళ్యాణిని నీకు సమర్పించుచున్నాను. ఈమె సమస్త లోకములకు వెలుగు. ఈమెను నీవెన్నడూ నిందింపవద్దు. గౌరవాదరములతో చూడుము. నేను మీకు ఈ రీతిగా కార్యభారమునకు సహాయము సమకూర్చితిని. దీనికి తిరుగులేదు. దేవతల జీవనమునకు యజ్ఞములను నేర్పరచితిని. మీలో మీరు పోట్లాడుకొనకూడదు. ఓర్పుతో సమభావముతో మెలగవలెను. మీరు మువ్వురు సమానులే. త్రిమూర్తులును నా వలన పుట్టినవారే. విష్ణువే శివుడు, శివుడే విష్ణువు. వీరిరూరకు భేదమును భావించువాడు నరకమునకు పోవును. అట్లే బ్రహ్మయు ఈ విషయమున సంశయింప పనిలేదు. వాగ్బీజము మాయాబీజము కామబీజము గల మంత్రము సమస్తములైన కోరికలను తీర్చగలదు. దీనిని నీకు ప్రసాదించితిని. ఈ మంత్రమును నియమముతో జపింపుము. నీకు మృత్యు భయముండదు. నేను మాయాశక్తితో విహరించుచున్నంతకాలము జగత్తులుండును. చివరకి చరాచర ప్రపంచము నాలో లీనమగును. అంతవరకు నీ మంత్రమును నిత్యము జపించుము. విష్ణు, ఇక నీవు వైకుంఠమును నిర్మించుకొని దానిలో సుఖముగా నివసించుము. నన్నెప్పుడును ధ్యానించుచుండుము. అవి ఇట్లు పరదేవత విష్ణువుతో పలికినది. పిమ్మట శంకరుని చూచి అమృతము కురియుచున్నట్లు మధురముగా నెట్లు పలికెను. ఓ మహాదేవా, నీవు సర్వశక్తిమయ స్వరూపయగు మహాకాళీ గౌరిని స్వీకరించుము. నీవు కైలాసము నిర్మించుకొని అచ్చట స్వేచ్ఛగా నుండుము. నీకు తమోగుణము ప్రధానముగా నుండును. పరమాత్మను నిత్యము స్మరించుచు జాగరూకతతో తపస్సు చేయుము. నీవు సత్వగుణ సంపన్నుడవై సర్వరూపమును పొందెదవు. ఎట్లు మీరు ముగ్గురు త్రిగుణములతో సృష్టి స్థితి సంహారములను చేయుడు. అన్ని జగత్తులకును త్రిగుణములే మూలస్తంభములు. ఈ ప్రపంచములో ప్రతి వస్తువు త్రిగుణములతో కూడియే యుండును. నిస్సారమైన ఈ ప్రపంచమున నిర్గుణ తత్వమును చూడగలవాడు లేడు.